రయ్యానే కన్నా లాలిజో లాలి లాలి జో లాలి లాలి జో లాలి లాలి జో లాలి లాలి జో బజ్జోరా నా కన్నా దిక్కేలేని చీకటింటిలో దీపంతో నీడ ఉంది నా కంటిలో సతినై వచ్చాను సవతిని కాలేను తాళిని కట్టాను తల్లిని తాలేను తడిసి కన్నులు నావి తుడిచి చేతులు నీవి వెలిగే తారలు నీవి Oh, oh, oh.